పక్కలలో శుభలేఖ అందుకున్న కలయో నిజమో తొలిముద్దు జాబురాశ చెలికే ఎప్పుడో శారద మల్లెల పూల జల్లి వెన్నెల నవ్వులలు శ్రావణ సంధ్యలు రంగరిస్త కన్నులతో తొలిముద్దు జాబురాశ చెలికే ఎప్పుడో వీచనేమో మాయదారి చూపుకి మల్లె మబ్బులాడేనేమో బాలనీల వేణికి మిచ్చి మిచ్చి చూడ సాగే గుచ్చే కన్నులు గుచ్చి గుచ్చి కౌగిలించే నచ్చే వల్లెలు అంతేలే కథంతేలే అదంతేలే శుభలేఖ అందుకున్న కలయో నిజమో తొలిముద్దు జాబురాశ చెలికే ఎప్పుడో పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో శుభలేఖ అందుకున్న కలయో నిజమో శుభలేఖ రాసుకున్న ఎదలో హంసలేఖ పంపలేక హింస పడ్డ ప్రేమకి ప్రేమలేఖ రాసుకున్న పెదవి రాని మాటతో రాధలాగా మూగబోయా పొన్న చెట్టు నీడలో వేసవల్లె వేచి ఉన్న వేణు పూల తోటలో వాళ్ళు చూపు మోసుకొచ్చే ఎన్నో వార్తలు ఒళ్ళు దాటి వెళ్ళ సాగే ఎన్నో వాంచలు అంతేలే కదంతేలే అదంతేలే శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో అది మీకు పంపుకున్న అప్పుడే కలలో శారద మల్లెల పూల జల్లి వెన్నెల నవ్వులలో శ్రావణ సంధ్యలు రంగరిస్త కన్నులతో శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో శుభలేఖ అందుకున్న కలయో నిజమో